అభయభరు దుఃఖ సంపదం బింబం అతికు ఇలాం కౌంది రస గిలిస రిసౌత్య దమునికి ఇంగిం కుతాం యం కృతం అతి ఈ ఆదా ఆదా స్వాతి